ധാരാളമുണ്ട്. മനസ്സുലു മിന്നണ്ടി മാ മനസ്സുലു എന്നണ്ടി ഉപ്പു കാരം മാട്ടേവോ ഗാനി మేము గోదారోళ్ళమండే మేము గోదారోళ్ళమండే పెద్దలంటే మర్యాదండి మాకు పేద గొప్ప భేదం లేదండి. పెద్దలంటే మర్యాదండి మాకు పేద గొప్ప భేదం లేదండి. కులము గోత్రం మాట ఎట్టున్నా మాకు ఊరంతా సుట్టాలేనండి. కులము గోత్రం మాట ఎట్టున్నా మాకు ఊరంతా సుట్టాలేనండి. మేజువాణి మేళం మాకు మోసండి. మేజువాణి మేళం మాకు మోసండి. కోడి పందాలంటే చాలా ఇష్టమండి. మేము గోదారోళ్ళమండి. మేము గోదారోళ్ళమండి. నిలవండి గొప్ప యాద పండితుల కొలువండి. పండగలు పప్పాలంటే అప్ప చెప్పలేని సందడేనండి. పండగలు పప్పాలంటే అప్ప చెప్పలేని సందడేనండి. అభిమానం మా ఇంటి పేరండి. అభిమానం మా ఇంటి పేరండి. ఆతిథ్యం మా ఆరాధనమండి. మేము గోదారోళ్ళమండి. పూతరే కురుసి మాదండి మడత గొట్టం కాజాలు మా వండి. గణపయ్య మెచ్చే లడ్డు కూడా మాదేనండి. కైరతాబాదు గణపయ్య మెచ్చే లడ్డు కూడా మాదేనండి. అయ్యా తిండి పెట్టి మమ్ము సంపెతారంటూ బాబాయ్ బాబో. తిండి పెట్టి మమ్ము సంపెతారంటూ తిన్నోళ్ళు సరదాగా అంటుంటారండి. మేము గోదారోళ్ళమండి. మేము గోదారోళ్ళమండి. మేమండి సాఫ్ట్ వేరు వేరులం మేమండి. అంబాజీ పేట నుంచి అమెరికా దేశం దాకా మేమేనండి. అంబాజీ పేట నుంచి అమెరికా దేశం దాకా మేమేనండి. ఫేస్బుక్ అయినా ఫేస్ టు ఫేస్ అయినా అంటే మహా పిచ్చండి, బాబు సంప్రదాయాలకు రిచ్చండి. సినిమాలంటే మహా పిచ్చండి, బాబు సంప్రదాయాలకు రిచ్చండి. భాషలో నా కొంత యాసున్న మాట తేనెలురుతుంటాదండి. ఆరమ్మ నీళ్ల సలవతో ఎదిగిన కొద్దీ బొదిగి ఉంటామండి.